ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచేమాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మోధ్వాదిభక్తపుత్పతి పృథివ్యా అయం అపాగ్నేతాగ్నసి జిన్వతి ఉభావామింద్రాగ్ని ఆహువద్భ్యా ఉభారాధసస్తమాదయద్భ్యై ఉభాదాతారాయుషాగ్నయేనాముభావాజస్య సాతయే భువేవాం అయం తేయో నిర్వృత్తి యోయతో జాతో అరో యథా తందానం నగ్న ఆరోహాధానోవద్భయారయిం అయమిహ ప్రథమోధాయి ధాతృభిర్హోతాయుజుష్ఠో అధ్వరేష్మీభ్యాః యమప్నవానో మృగవో విరుచుర్వనేషు చిత్రం విధ్వం విసేవీసే అస్య ప్రత్నామనుద్యుతగ్ని శుక్రం దూదుహ్రే అక్రాయః అయస్రవస్రసామృషిం తనూపా అగ్నేసి తన్వం మే పాహ్యాయుర్దా అగ్నేస్యాయం మే దేహి మచ్చోదా అగ్నేసి మచ్చో మే దేహి అగ్నేయం మే తన్వా ఊనం తన్మా ప్రేణా ఇంధానాస్మాశతగ్నేహివా అద్యుమంతగ్నేసమీధీమహి వయస్వంతో వయస్కృతగ్నేసహస్వంతస్సహస్కృతం అగ్నే సపత్నదంభానమదద్ధాసో అలాభ్యం చిత్రావసోస్వస్తితే పారమాసీయా సంతమగ్నే సూర్యస్య వక్తసాగతాః సమృషేణాగ్రస్తుతేన సంప్రియేణ ధాంనా సమహమాయుషాసం వక్తసాసం ప్రజయా సజ్ఞరాయస్పోషేణగ్మిషీయా అనంధస్తాంధో వో భక్షీయమహస్తమహో వో భక్షీయా ఊవజ్జస్థోజ్జం వో భక్షీయ రాజస్పోషస్థరాజస్పోషం వో భక్షీయా దేవాదీరమద్భమస్మిన్ యోనా అస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ లోకే ఇహైవ స్త్రేతో మాపగాతా సర్గహితాసి విశ్వరూప్యోర్జామావీసతౌ పత్యేన ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తద్ధియా వయం నమో భరంతయేమాసి రాజంతమద్భరాణాం గోపామృతస్య దీదీవిం వర్ధమానగ్రస్వేదమే సనప్పితేవ సూనవేగ్నే సూపాయనో భావ సచస్వానస్వస్తయే అగ్నే త్వన్నో అంతమవుతత్రాతా శివో భావవదూర్ధ్యాః వసోరగ్నిర్వసస్రవా అచ్చా నక్షిద్యుమత్తామగ్నేరయింద్రాః దంత్వా శోచిష్ఠదీనివస్సున్నాయ నూనమీమహే సఖిభ్యః సనో బోధిశ్రుతీహ వామనుష్యాణో అఘాయత సమస్మాత్ ఇలయే హ్యదీతయే హి కామ్యయే హి మయీవ కామధరాణం భూయాత్ సోమానగ్రస్వరాణం కృణుహి బ్రహ్మణస్పతే కక్షీవంతయ్య ఔసిజః యో రేవాన్యో ఆమీ మహావాసు విత్పుష్టివర్ధానః సనస్సి శక్తు యస్తురః మానస్సృగ్సో అదారుషో ధూర్తి ప్రణంగ్మత్యస్య రక్షాణో బ్రహ్మణస్పతే మహిత్రీణామవోహస్తుభ్యుక్షం మిత్రస్యార్యమ్నః దురాదర్శం వరుణస్య నహి దేశా మమాచననాధ్వాసు వారణేషు ఈశే విపురఘసర్గసః దేహి పుత్రాసో అదీతే ప్రజీవసే మర్త్యాయ జ్యోతిర్యచ్ఛం త్యజస్రం కదాచన శరీరసినేంద్రశ్చసి ధాతుషే ఉపోవేన్ను మాఘవన్ భూయయిన్ను దేదానం దేవస్య విచ్యతే తత్స్వితుర్వరేణ్యం వద్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరీతే ధూణభోరథోస్మాస్నోత్ విశ్వతాః ఏన రక్షసి దాసుషాః సవిద్ధో వాసవర్ధయ ప్రజయా దధనేన చ భూద్భువస్వస్సు ప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరైర్సుపోష పోషైః నర్య ప్రజామే పాహి సర్గస్య పశూన్మే పాహి ఆగన్న విశ్వవేదసమస్మభ్యం వసువిత్తామం అగ్నే సమ్రాణ విద్యుమ్నమభిసహాయచ్ఛస్వ అయమగ్నిర్గృహవాదిర్గార్హపత్య ప్రజావాహం వసువిత్తామః అగ్నే గృహపతే విద్యుమ్నమభిసహాయచ్ఛస్వ గృహామామీభిరమావే పద్వమోర్జం విభ్రతయేమాసి ఓర్జం విభ్రధ్వస్సు మనాస్సు మేధా గృహాణీ విమనసామోదమానః ఏషా మధ్యేతి ప్రవసన్నేషు సో మనసో బహుః గృహానుపహ్వయామహేతేనో జానంతు జానతః ఉపాహూతా ఇహ గావ ఉపాహూతా అజావయాః అథో అన్నస్య కీనాల ఉపాహూతో గృహేషు నః క్షేమాయ వస్సాంతేయ ప్రపద్యే శివగ్ షగ్మగ్ సంయోస్సంయోః ప్రభాసినో హవామహే మరుతశ్చ దిశాదశః కరం వేణ సజోషసః యద్గ్రామేయదరం యేయత్సభాయాయ్యదింద్రియే యదేనశ్చ కృమా వయమిదం తదవాయజామహే స్వాహా మోషూణ ఇంద్రాత్ర వృత్సు దేవైరస్తి హిష్మా దే సుష్మిన్నవయాః మవస్థిత్య మేనుషో యవ్యాహమిష్మాతో మరుతో వందతే గీ అక్రం కర్మ కర్మ కృతః సహ వాచామయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తం ప్రేత స చ భువః అవాభృథనిచుం పుణనితేరురాజినిచుం పుణా అవదేవేతమేనో యాశిషమవమత్యేయన్మత్యాకృతం పురురా దేవ ఋషస్వాహి పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపత వస్నేవ విక్రీణావహాయుషమూర్జగ్సతక్రతో దేహి మే దదామి తే నిమే దేహిని తే దధౌ నిహారం నిహారామి తే నిహారం నిహారాసి మే స్వాహా అక్షన్నమీ మదంతత్యవ ప్రియాధూషత అస్తోషతస్వభానవో విప్రానవిష్టయామతీయో జాన్వింద్రతే హరీ సందృశంపాభయం మఘవన్వందిషీమహి ప్రణూనం పూర్ణబంధురస్తుతోయా శివసౌ అనుయో జాన్వింద్రతే హరీ మనోన్బాహువామహే నారాసేనస్తోమేన పితృణాం చ మన్మాభిః ఆనయేతు మనఃపునఃక్రత్వే దక్షాయ జీవసే జ్యోత్సూర్యం దృశే పునః పితరో మనో దదాతు దైవ్యో జనాః జీవం వ్రాతగ్సచేమహి వయగ్సోమౌ వ్రతే తవ మనస్తనోషు బిభ్రాతః జావంతః సచేమహి ఏష తే రుద్రభాగస్సగస్వస్రాంబీకయాతంజూషస్వస్వాహేషద్రభాగ ఆకుస్తే పశు అవరుద్రవాధీమహ్యవ దేవంత్యంబకం యథా నో వస్య సస్కరద్యథా నశ్రేయ సస్కరద్యథా నో వ్యవసాయయాత్ భేషజమాసి భేషజం గవే స్వాయ పురుషాయ భేషజం సుగం మేషాయ మేష్యై త్ర్యంబకై యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాదుకమీవ బంధనాన్ ధృత్యోన్ముక్షీయమామృతాత్ త్ర్యంబకై యజామహే సుగంధిం పాతివేదనం ఉర్వాదుకమీవ బంధనాదితోముక్షీయమామృతాః ఏతేన రుద్రావసేన పరోమూజవసోతీ అవాతపథం వాపిలాకావసత్కృత్తివాసా అహిజ్ఞసన్నశివ సాంతోతీ వాజినాం వాజోవతు భక్ష అస్మాన్ వేతసిక్తమృతం బలాయ విశ్వే దేవా అభియత్సం బభూవస్తన్మాభినోత ప్రజయా ధనేన వాజ్యహం వాజీనస్యోపాభూత ఉపాభూతస్య భక్షయామి వాజే వాజీ భూయాసం పవిత్రా ప్రసూతా దేవ్య ఆపావందంతు తే తనూం దీర్ఘాయుత్వాయ వర్చసే కశ్యపస్య త్రయాయుషం జమదగ్నేత్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం యేన ధాతా బృహస్పతేరింద్రస్య చాయుషే వాపత్ యేన దేవపామి బ్రహ్మానా జీవాత మే జీవానాయ దీర్ఘాయుత్వాయ బలాయ వచ్చసే సుప్రజాస్వాయ చాసా అథో జీవసరదశతం ఇది తృతీయోధ్యాయః. అథ చతుర్థోఅధ్యాయః. ఏదమాగన్మదేవయజానం పృథివ్యాయత్ర దేవాసో అజోషంత విశ్వే ఋక్సామాభ్యాగ్సంతరం తోయజుద్భిరాయస్పోషేణ సమిషామాదేమా ఇమా ఆపః సమూమే సంతు దేవీ రోషధేత్రాయ స్వస్వధీతే మైనగ్గసీ ఆపో అస్మాన్ మాతరః సుంధయంతు ఘృతేన నో ఘృతపః పునంతు విశ్వగ్నహిరిప్రం ప్రవహంతి దేవీ రుదిరాభ్యస్తు చిరాపూతయేమి దీక్షా తపసోస్తనురాసితాం త్వా శివాగ్నశగ్మాం పరిదధే భద్రం వర్ణం పుష్యం మహీనాం పయో శివచ్చోదా శివచ్చో మే దేహీ వృత్రస్య కనీన కాసి చక్షుర్దా శిచక్షున్ మే దేహీ యత్పతిర్ మా పునాతు భాక్పతిర్ మా పునాతు దేవో మరా పునాత్ ప్రచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః తదస్య తే పవిత్రపతే పవిత్రభూతస్య యత్కామః పునే ప్రచ్ఛకేయమ్ ఆహో దేవాస ఈమహే వామం ప్రయత్యధ్వరే ఆవో దేవాస ఆశిషో యజ్ఞియాసో హవామహే స్వాహా యజ్ఞం వనస స్వాహోరోరంతరిక్షాత్ స్వాహాద్యావా పృథివీర్భ్యాగస్వాహా వాతాదారభే ఆపూత్యే ప్రయుజేగ్నజే స్వాహా మేధాయీ మనసేగ్నజే స్వాహా దీక్షాయై తపసేగ్నజే స్వాహా సరస్వత్యే పూష్ణేగ్నజే స్వాహా ఆపో దేవీయర్బృహదీయర్విశ్వసంభువోద్యావా పృథివీ కుర్వంతరిక్షా బృహస్పతాయే హమిషా విధేమ స్వాహా విశ్వో దేవస్య నేతుర్మత్తో గురీత సఖ్యం విశ్వో రాయణీ శుద్ధ్యతి ద్యుమ్నం ప్రేణీత పుష్యసే స్వాహా ఋక్సామయో శిల్పే అస్తస్తే వామారభే దేవా పాతం ఆస్య యజ్ఞస్యో ద్రుజాః శర్మాసి శర్మ మే యచ్చ నమస్తే అస్తు మామాహిగ్గసీః ఊర్ధ్వస్యాంగిరస్యోర్ణం వ్రధావూర్జం మే యచ్చ సోమస్య నీవిరాసి విష్ణోః శర్మాసి శర్మ యజమానస్య ఇంద్రస్య యోనిరసి సుసస్యా కృషీయస్కృధి ఉచ్ఛాయస్తవనస్పత భూద్భోమా బాహ్యగ్నహాసః ఆస్య యజ్ఞస్యో ద్విజాః వ్రతం క్రేణుతౌ వ్రతం క్రేణుతౌ వ్రతం క్రేణుతా అగ్నిర్బ్రహ్మాగ్నిర్యజ్ఞో వనస్పతిర్యజ్ఞియాః దైవీం ధియం మనామహే సుమృణే కామభిష్టాయే వచ్చోదాం విశ్వధాయ సగ్నసుతీర్థానో అసద్వసే ఏ దేవా మనో జాతా మనోయుజో దక్షక్రతవః ఏనో వంతు తేన పాంతు తేభ్యస్వాహా పీతాభావత యూయమాపో అస్మాకమంతరుదరే సుసేవా అస్మభ్యామయక్ష్మానమీవాగతస్వదంతు దేవీ అమృతారుతా ఇయం తే యజ్ఞియా తనూరపోమిన ప్రజా అగ్నిహోముచ స్వాహా కృతా పృథివీమావీశత పృథివ్యా సంభవా అగ్నేత్వగ్నసుజాగృహి వయగ్నసుమందిషీమహి రక్షాణో అప్రయుచ్ఛన్ ప్రబుధే నః పునఃస్పృధి పునర్మనః పునరాయోన్మాగాత్ పునఃచక్షుః పునఃశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదభ్రస్తనో వా అగ్నిర్మా పాతు దురితరవద్యాత్ త్వమగ్నేరతపాసి దేవామత్యేష్వా త్వయ్యజ్ఞేష్వీద్యాః రాస్వేయత్ సోమా భూయో భరా దేవో నః సవితావసో అద్దాతావస్వజాత్ ఏషా దే శుక్రతనురేతద్వచ్చస్తయా సంభవభ్రాజం గచ్ఛా జ్యోరాశిభృతామనసాయుష్టా విష్ణవే తస్యాస్తే సత్యసావసప్రసరే తనుయంత్రమాసీయస్వాహా చంద్రమాసి శుక్రమస్య మృతమసి వైశ్వదేవమాసి ఇదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియాసి యజ్ఞిజాస్యసి గిరస్యుభయతస్యేష్ణి తానశుక్రాచి సుప్రతీచి భవ మిత్రస్వా పరిబద్ధీతాం పూషాద్వానస్వాక్వింద్రాయాధ్యక్షాయ అనత్వా మాతామన్యతామనో పితానుభ్రాతా సగద్భ్యోను సఖాసయోఖ్యః సా దేవి దేవమచ్చేహీంద్రాయ సోమం రుద్రస్వావర్తయతు స్వస్తి సోమా సఖా పునరేహి వస్యస్యది గిరస్యాదిత్యాసి రుద్రాసి చంద్రాసి బృహస్పతిష్ట్వా సుమ్నేరం నాతు రుద్రో వసుభిరాచకే అదిత్యాస్వామూర్ధన్నాజీఘన్విదే భయజనే పృథివ్యాః ఇలాయాస్పదమాసి ఘృతవత్స్వాహా అస్మే రామస్మాస్మే తే బంధుః వేరాయో అస్మే రాయాః మా వయగ్రాజస్పోషే నవియోష్మతో రాజాః సమఖ్యే దేవ్యా ధియా సందక్షిణయోరుచక్షసా మామాయుప్రమోషీర్మో అహం తవ వీరాన్ వీరేయ తవ దేవి సందృశి ఏష తే గాయత్రో భాగయితి మే సోమాయ బ్రూతాదేషేష్ భో భాగయితి మే సోమాయ బ్రూతాద్ ఏష తే జాగతో భాగయితి మే సోమాయ బ్రూతాచ్ఛందో మానానాగ్రసామ్రాజ్యం గచ్చతాదితి మే సోమాయ బ్రూతాత్ ఆస్మాకోసి శుక్రస్తే గ్రహ్యాః విచితస్వా విచిన్వంతు అభిత్యేవ్ఞసాతారామోణ్యో కవిక్రాతుమచ్చామి సత్యసామగ్నరత్నధామతి కవిం ఊర్ధ్వాయ శ్యామతిర్భా అతిద్యుతత్సవీమణి హిరణ్యపాణిరమిమీద సుక్రతుః కృపా స్వాహా ప్రజాభ్యస్త్వా ప్రజాస్త్వాను ప్రాణంతు ప్రజాస్త్వమాను ప్రాణీ చంద్రం త్వా చంద్రేణ క్రీణామి శుక్రజ్ఞ శుక్రేణామృతమృతేన సగ్మేతే గోరస్మేతే చంద్రాణి తపాసస్తనోరాశి ప్రజాపాతేర్వర్ణా పరమేణ పశునా క్రీయసే సహస్రపోషం పూషేయం మిత్రో నయే హి సుమిత్రధైంద్రస్యోరుమామీ సదక్షీణం ఉసన్నుసంతగ్గస్యోనస్యోనం స్వానభ్రాజాంఘ్రారే బంభారే హస్తసుహస్తకృశాన్ రక్షధ్వం మామోదభన్ పరీవాగ్నేదుశ్చారితాధస్వామాసుచారితే భజ ఉదాయూషా స్వాయుషోదస్థామృతాను ప్రతిపంథామపద్మస్వస్తిగామానేహసం ఏన విశ్వా పరిద్విషో వృణక్తి విందతే వసు అదిత్యాస్తకస్యదిత్యై సదాసీదా అస్తభ్రాత్యామేషభో అంతరిక్షమమీవీతపరిమాణం పృథివ్యా ఆసీదద్విశ్వాభువానాని సమ్రాడ్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని అరేషుంతరిక్షం తానవాజమర్వత్సుపయా ఉస్వియాసు ఋత్సుక్రతుం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యమదధాత్ సోమమద్రౌ సూర్యస్య చక్షురారోహాగ్నే రక్ష్ణక్రమీణతాం యత్రైతాసేభిరీయాసేభ్రాజమానో విపశ్చితా ఉశ్రాయేతం ధూర్వాహో యుజ్యేథా మనశ్రు అవీరహణౌ బ్రహ్మచోదనౌ స్వస్తి యజమానస్య గృహాన్ గచ్చతం భద్రో మే శిప్రత్యవస్తభువస్పతే విశ్వాన్యభిధామాని మాత్వాపరి పరిణో విదన్మాత్వాపరి కుంఠినో విదన్మాత్వామృతాభాయవో విదన్ శేనో భూత్వా పరాపత యజమానస్య గృహాన్ గచ్చతన్నౌ సద్గస్కృతం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయ తదృతగ్ఞశాకర్యత దూరే దిశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ సద్గసత వరుణస్యోత్తంభానమసి వరుణస్య స్కంభసజ్జనీస్థః వరుణస్య ఋతసదన్యసి వరుణస్య ఋతసదానమసి వరుణస్య ఋతసదనీమాసీదా యాతే ధామాని హవిషాయజంతి తాతే విశ్వా పరిభూరస్తు యజ్ఞం గయస్థాన ప్రతరణస్సు వీరో వీర ప్రజరాసో మధుర్యా ఓధ్యాయ అథ పంచమోధ్యాయః అగ్నేస్తనూరాశి విష్ణవే త్వా సోమస్య తనూరాశి విష్ణవే త్వా అతీచేనాదిత్యమాశి విష్ణవే త్వా సేనాయ త్వా సోమభృతే విష్ణవే త్వాగ్నయే త్వారాయస్తోషదే విష్ణవే త్వా అగ్నేర్జనిత్రామసి వృషాణో స్థః పూర్వస్యాయురాసి పురూరవా అసి గాయత్రేణ త్వాచ్ఛందసామంథామిత్రేష్టోభేణ త్వాచ్ఛందసామంథామి జాగతేన త్వాచ్ఛందసామంథామి భవాతన్నః సమానసౌ సచేతసా అరేపసౌ మా యజ్ఞగ్రహిగ్రహిష్టం మా యజ్ఞపాతిం జాతవేజసౌ శివౌ భావత మధ్యనాః అగ్నా అగ్నిశ్చారతి ప్రవిష్ట ఋషీణాం పుత్రోభిసస్తి పావా సనస్యోనస్సుయజాయదేహదేవేభ్యో హవ్యగ్రసదమప్రాయుచ్ఛన్ స్వాహా ఆపాదయే త్వా గృహ్ణామి పరీపతయే త్వా గృహ్ణామి తనూనత్రే సాక్వరాయ సక్మన్నోజిష్ఠాయ అనాదృష్టమస్తనాదృశ్యం దేవానామోజా అనాభిషస్తి పానభిషస్తేన్యం అనంజసా సత్యముపాగేషగ్నసుభితే మాధాః అగ్నేవ్రతపాస్తేవ్రతపాః యాతవ తనూర్యజ్ఞసామయ్యామతనూరేషా సా త్వయి సహనౌ వ్రతపతే వ్రతాన్యను మే దీక్షాం దీక్షాపాద్యమన్యతామనుతపస్తపస్వదిః అగ్నేసురగ్నవృష్టే దేవ సోమాప్యాయతామింద్రాయైకధనవిదే ఆదుభ్యమింద్రప్యాయతామాత్మమింద్రాయప్యాయస్వా ఆప్యాయయాస్మాన్ సఖీన్ సంజ్ఞామేభయా స్వస్తి తే దేవ సోమసుత్యాముద్రచామసీయా ఏష్టారాయ ప్రేషే భగాయ ఘతమృతవాదిభ్యో నమో దివే నమః పృథివ్యై జాతే అగ్నేయశయా తనోర్వర్షిష్ఠాగహ్వరేష్ఠా ఉగ్రం వచో అపావధీయత్తేషం వచో అపావధీయత్ స్వాహా యాతే అగ్నే రజశ్రయా తనోర్వర్షిష్ఠాగహ్వరేష్ఠా ఉగ్రం వచో అపావధీయత్తేషం వచో అపావధీయత్ స్వాహా యాతే అగ్నే హరీశయా తనోర్వర్షిష్ఠాగహ్వరేష్ఠా ఉగ్రం వచో అపావధీయత్ దేశం వచో అపావధీయత్ స్వాహా తత్తాయ నీమేషి విత్తాయ నీమేషి అవాతాన్ మావ్యథితమవాతాన్ మానాథితం విదేరగ్నేర్నభో నామాగ్నే అంగిరాయూనానాంనేహి యోస్యాం ప్రేథివ్యామసి యత్తేనా దృష్టం నామ యజ్ఞియం తేన త్వాదధే విదేరగ్నేర్నభో నామాగ్నే అంగిరాయూనానాంనేహి యోద్వితీయస్యాం పృథివ్యామసి యత్తేనా దృష్టం నామ యజ్ఞియం తేన త్వాదధే విదేరగ్నేర్న భో నామాగ్నే అంగిర ఆయునానామ్నేహి యస్తదీయస్యాం పృథివ్యామసియత్తేనా దృష్టం నామ యజ్ఞయంతేన త్వాదధే అనుత్పాదేవమీదయేసి గృహ్యాసి సపత్నసాహీ దేవేభ్యః కల్పస్వసి గృహ్యాసి సపత్నసాహీ దేవేభ్యః శుంభస్వసి గృహ్యాసి సపత్నసాహీ దేవేభ్యః శుంభస్వా ఇంద్రఘోషస్వసూభిః పురస్తాత్పాతు ప్రచేతాస్తా రుద్రేయః పశ్చాత్పాతు మనోజవాస్వా పితృభిర్దక్షిణతః పాతు విశ్వకర్మాత్వా విత్తేరుత్తరతః పాతు ఇదమహం తప్తం వాత్వా విభ్రాయజ్ఞాన్ నిసృజామి దిగ్గస్యాసి స్వాహా దిగ్గస్యాదిత్యవని స్వాహా దిగ్గస్యాసి బ్రహ్మవని క్షత్రవని స్వాహా దిగ్గస్యాసి సుప్రజావనీరాయస్పోషవని స్వాహా దిగ్గస్యావాగదేవాన్యజమానాయ స్వాహా భూతేభ్య స్వా ధ్రువోసి పృథివీంద్రగ్రహ ధ్రువక్షిదస్యంతరిక్షందృగ్రహ అచ్యుతక్షిదాసి దివం దృగ్గ్రహాగ్నేర్భస్మాస్యగ్నే పురీషమసి యుంజతే మనా ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితాః విహోత్రాగధేవయునా విలేకయిన్మహీ దేవస్య సవితుః పరిస్థుతిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగ్యసురే స్వాహా ఇదా ఆవతీతే నుమతీ భూతగ్సూయవసినీ మనా వేరసస్య వ్యస్కబ్ధారోదాసీ విష్ణయేతే దాధత్త పృథివీమభితో మయూఖై స్వాహా దేవశ్రుతౌ దేవేష్వాభోషతం ప్రాచీ ప్రేతామద్భరం కల్పయంతి భూవర్ధం యజ్ఞన్నాయతం మాజిహ్వరతం సంగోష్ఠమావాదతం దేవీ దుర్యే ఆయుర్మానిర్వాదిష్టం ప్రజాం మానిర్వాదిష్టం అత్రాలమే కాం భష్మన్ పృథివ్యాః విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచయ్య పార్థివాని విమమే రజాగ్నసి యో అష్టభాయదుత్తరగ్రసధస్థం విచక్రమాణస్వేధోరుగాయో విష్ణవే త్వా దివో వా విష్ణవుత వా పృథివ్యామహో వా విష్ణవురోరంతరిక్షాత్ ఉభాహిరస్తావసూనా ప్రణస్వా ప్రయచ్చ దక్షిణాదోద సంవ్యాద్విష్ణవే త్వా ప్రతద్విష్ణస్తవ దేవీర్యేణ మృగోణ భీమః కూచరోగిరిష్ఠాః యస్యోరుషదృషు విక్రమానేష్వధిక్షియంతి భువానామి విశ్వాః విష్ణోరరాటమసి విష్ణోస్నప్తేస్థో విష్ణోస్యూరసి విష్ణోద్భ్రువోసి వైష్ణవమాసి విష్ణవే త్వా దేవస్య త్వా సవితుప్రాసర్వేశ్వినోద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం ఆదరేనాద్యసీదమహగ్రక్షసోగ్రీవా అపి కృంతామి బృహన్నాసి బృహద్రవా బృహతీమింద్రాయ వాచం వద ప్రక్షోహణం వలగహనం వైష్ణవీయం ఇదమహంతం వాలగముద్వాపామియన్నో నిష్ట్యోయమమాత్యోనిచఖాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సమానోయమసమానో నిచఖాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సబంధుర్యమసబంధుర్నిచఖాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సజాతోయమస జాతోనిచఖానోకృత్యాంకీరామి స్వరాళాసి సపత్నః సత్రరాళస్యభిమాతిః జనరాళాసి రక్షోః సర్వరాళస్య మిత్రః రక్షోహణో వలగహన ప్రోక్షామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వానయామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వస్త్రిణామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనా ఉపదధామి వైష్ణవీ రక్షోహణో వలగహనౌ పర్యోహామి వైష్ణవీ వైష్ణవమాసి వైష్ణవాస్తా దేవస్యత్తా సవితుః ప్రసవేష్మినో బాహుభ్యాం కూష్ణో హస్తాభ్యాం ఆదేనార్యసీదమహగ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయానాపీ దివే త్వాంతరిక్షాయత్తా పృథివ్యే త్వా సుంధంతాన్ లోకాప్యదృషదానామసి బుద్ధివగ్గస్తభానాంతరిక్షం ప్రణదృగ్గ్రహస్వ పృథివ్యాం ద్వానస్తా మారుతో మీనోతు మిత్రావరుణోద్భృవేణ ధన్మానా బ్రహ్మవనిత్వా క్షత్రవనీరాయస్పోషవని పర్యోహామి బ్రహ్మాదృగ్గ్రహ క్షత్రం దృగ్గ్రహాయదృగ్గ్రహ ప్రజాం దృగ్గ్రహ ధ్రువాసిద్ధ్రువోస్మిన్యజమాన ఆయతనే భూయాత్ ఘృతేన ద్యావాపృథివీ పూర్యే ధామింద్రస్యచ్చదిరాసి విశ్వజనస్యచ్ఛాయా పరిత్వాగిర్వణో గిర ఇమా భావంతు విశ్వతాః వృద్ధాయువన వృద్ధాయో జుష్టా భవంతు జుష్టాయః ఇంద్రస్య స్యూరసీంద్రస్య ధ్రువోసి ఐంద్రమాసి వైశ్వదేవమాసి.